219 హ్రీంకారసుమనం మాధ్వి సం భా హ్రీంకారసుమనో మాధ్వి హ్రీంకారస్య వాంఛిత ఫలప్రదాన సాధంకతయ సుమనః సాదృశ్యం అథవా పుష్పాణి వ్యవహార సమయే బహు సావధానతీయా వ్యవహర్తవ్యాని పరమ మార్దవాధికరణత్వేన బహుమాన్యత్వాత్ తథా హ్రీంకారోప్యుపాసన వేళాయం పరబ్రహ్మవాచకత్వేన ప్రయత్నపూర్వక సాగ్రమనసా దేవతాభిన్నత్వేన ధ్యాతన్య ఇతి నియం సంపాదనార్థం పుప్పోపమ మితి ననియం తథా చ వాయువాదినా శుష్కాణి పుష్పాణి నిర్మధుత్వేన ఫలాని అజనయిత్వా పరిపతంతి ఫలజనకశక్తిరభావేన తదితరాణి తు తద్వతేన తజ్జనకాని లోకే దృష్టాని భవతి. పుష్పరసశ్చ పృథావికారణభూత ఉదక తన్మాత్రస్వరూప మధురసాత్మకత్వాత్ పుష్పాణాం ఫలజనకశక్తి జ్ఞాపకో తథా శ్రీంకారస్యాపి సర్వజనకతాసిత్యాధాయక తదధిష్టాన సచ్చిదానంద పరబ్రహ్మస్వరూప. తన్మంత్రప్రాప్త్యా యథోక్తఫలహేతుతయా తదరరూపేణ తద్వృప్తిర్భవతీతి మాధ్వి సమానధర్మనత్వమస్య ఉపపద్యత ఇతి వివేచనీయ మితి యావత్తు ఓం హ్రీంకారసుమనోమాధ్వై నమః. ఆం వి వాంఛితములైన ఫలముల నొసగు సాధన మగుటంజేసి హ్రీంకారమునకు పుష్పసాదృశ్యము చెప్పబడినది. అథవా వ్యావహారిక జగత్తులో పుష్పములు అత్యంత సుకుమారములు, మార్దన గుణాధిష్టానములు, మిక్కిలి ఆదరణీయములు నగుట వలన అతి జాగరూకతతో వ్యవహరింపదగినవనీ చెప్పవచ్చును. అటులనే హ్రీంకారము గూడా ఉపాసన సమయమునందు పరబ్రహ్మవచకముగా ప్రయత్నపూర్వకముగా చిత్తము నేకాగ్రమునర్చి దేవతాభిన్నముగా ధ్యాయనీయ మను నియమమును సంపాదించు నిమిత్తము పుష్ప సాదృశ్యము చెప్పబడినదని భావనీయము. కాగా వాయుపు మొదలైన వానిచేత శుష్కములైన వాడిపోయిన పుష్పములు మకరంద శూన్యములగుట వలన ఫలోత్పాదక శక్తిని కోల్పోవును. అందువలన ఫలజనకములు కాకయే రాలిపోవుచుండును. తదితర పుష్పములు వాడిపోని పుష్పములు మకరందయుక్తములగుట వలన ఫలోత్పాదకములుగా లోకమున కానవచ్చుచున్నవి. పుష్పరసము మకరందము పృథునికి కారణభూతమైన జలతన్మాత్ర స్వరూపము గల మధురసాత్మకము. అందువలన మకరందము పుష్పముల యొక్క ఫలజనక శక్తి జ్ఞాపకమైయున్నది. ఆ విధముగా హ్రీంకారము గూడా సర్వప్రపంచ సృష్టి జనక శక్తి సంపాదకము తదధిష్టానమైన సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపము గలపై తన్మంత్రోపదేశము నొందిన వారికి శాస్త్రోక్తమైన ఫలప్రదా నము చేయునదగుట చేత తదర్థరూపముతో తద్వృత్తి యగుచున్నది. అందువలన మాధ్వి మకరంద సమానమైన ధర్మము ముపరదేశిత యందు ఉపపన్నమగుచున్నదని వివేచన చేసి భావింపనగునని నిశ్చయార్థము.